కణ్వో అగస్త్యాయమక్సరదో గంధర్వాంశాయామహే అజర సంగరక్ష సర్వాన్ గంధేన నాశజా నదీయం తప్సరగోపాం తారమవశ్వదం గుర్గులోప్పిలానందే తత్పరే తాప్సరథ ప్రతిబుద్ధాభూతనా యత్రాశ్వత్థాన్యక్రోధా మహావృక్షాశ్రీఖండినా తత్పరేతాప్సరథ ప్రతిబుద్ధాభూతనా యత్ర ప్రేంకారీతర్జున ఉదయత్రాఘాటాకర్య సంవదంతి తత్పరేతాప్సరథ ప్రతిబుద్ధాభూతనా ఏజమగన్నోషధీనాం వీర్యాం వీర్యావతి అజలింగీతీక్షలింగీర్యోషతో గంధర్వస్యాప్సరాపతే విరగ్మీ ముష్కావీరా విషేవా భీమాయింద్రస్తరేతరశతమృష్టిరాయస్మరీ తాభిరమిరలాం గంధర్వానవకాదాం జోషత భీమాయింద్రస్తరేతరశతమృష్టిరిహిరణ్యై తాభిరమిరలాం గంధర్వానవకాదాం జోషత అవగాదానవిదోదాన సజ్జోదయమావకాన్ విశాజాన్ సర్వానోషధే ప్రవృణీ సహస్వజ స్వేక కవిరేక కుమార సర్వేషక ప్రియోషీవోత్వాగంధర్వస్వజే స్త్రియస్తమితో బ్రహ్మణావీర్యావతాయోగంధర్వాస్పతజోజోజం అవధావతామ్యాన్మాసద్వం బుద్ధిందేం సంజయంతేమత్సరాం సాధు దేవిహే కృతాని కణ్వానామత్సరాం తామిగహోవే విజింబతే వాగిరంతేమత్సరాం సాధు దేవిహే కృతాని కణ్వానామత్సరాం తామిగహోవే యాయే పరిణత్యాగదానాకృతంగాద్ శాన కృతాయమాయ సాన పయస్వత్యు మానోరంధరం యా అక్షేదు ప్రమోదం తేజుకం క్రోధం చ విభ్రతి ఆనందినీ ప్రమోదినీమక్షరాం తామిగూరే సూర్యశ్రీరంజాసంచరం దిమయీర్వాజాలు సంచరం వృషభోదోరీవాన్ సద్య సర్వాన్ లోకాన్ పర్యే రక్షన్ సహోషాంతరిక్షేణ సహవాహిరీవాన్ అంతరిక్షేణ సహవాహిరీవం కర్గేయం వత్సామిహరక్షవాజన్ జిగ్రేదే శ్లోకాపగుణాయే నిర్వాగియంతే కర్గేయతే మనోస్తు అంతరిక్షేణ సహవాజీవర్గీయం వత్సామిహరక్షవాజన్ అయంగాసో అయం వజరజగవసాం నిబద్ధీమ యథానామవరీష్మహే స్వాహ పృథివ్యామగ్నే సమానమంతార్ధాత్ యథా పృథివ్యామగ్నే సమానమన్నేవామయ్యం సన్నవః సన్నవంతో పృథివీ రేణుస్తస్యా అగ్నిర్వత్సః సా మే క్రియా వత్సేరేణమోగ్రం కామందుహా ఆయు ప్రథమం ప్రజాం పోషం నయం స్వాహ అంతరిక్షే వాజవే సమానమన్వాధ్వాంతరిక్షే వాజవే సమానమన్నేవామయ్యం సన్నమః సన్నమంతో అంతరిక్షం ధేనుస్తస్యా వాజుర్వత్స సా మే వాజునా వత్సేరేణమోర్జం కామందుహా ఆయ ప్రథమం ప్రజాం పోషం నయం స్వాహ దివ్యాదిత్యాయ సమానమన్వాధ్వాద్ దివ్యాదిత్యాయ సమానమన్నేవామయ్యం సన్నమస్సన్నామంతో ద్యోర్ధేనస్తస్యాదిత్యో వత్స సామ ఆదిత్యేన వత్రేణేణమోజ్జం కామం ఆయ ప్రథమం ప్రజాం పోషం నదిం స్వాహ దిక్షుచంద్రాజమానమన్వాదిక్షుచంద్రాజమనామన్నేవామయ్యం సన్నమః సన్నామంతో దిశోధేన వస్త్రాదాం చంద్రో వత్స తామే చంద్రేణ వత్రేణ నమోర్జం కామం దుహా ఆయ ప్రథమం ప్రజాం పోషం నదిం స్వాహ అగ్నిశ్చరేంద్రవిష్టరిణీనాం పుత్రోజస్తి పావో నమస్కారేణ నమసాదేజుమాదేవానాం మిథునా కర్మ భాగం కృదాహోదం మనసా జాతవేదో విశ్వాని దేవమయులాని విద్వాన్ సమత్వాస్యాని నమ జాతవేదస్తేభ్యోజుమిషూషస్వహవ్యాం ఏ పురస్తాజువ్వరి జాతవేద ప్రాచ్యాదిశోభిదాతం చస్మాన్ అగ్నిమృత్వాదేవరాహంచోమిదంతాన్మృతిసరేణహన్మే ఏ దక్షిణయోజువ్వరి జాతవేదో దక్షిణాయాదిశోభిజాతం చస్మాన్ యమభృత్వాదేవరాహంచోమిదంతాన్మృతిసరేణహన్మే ఏ పశ్చాజువ్వరిజాతవేద ప్రణీచ్యాదిశోభిజాతం చస్మాన్ వరుణమృత్వాదే పరాహంచోమిదంతాం ప్రత్యగేనాం ప్రతిఫలేణ హన్మే యముత్తరతో జువ్వరిజాతవేద ప్రణీచ్యాదిశోభిజాతం చస్మాన్ సోమమృత్వాదే పరాహంచోమిదంతాం ప్రత్యగేనాం ప్రతిఫలేణ హన్మే ేదాజవేదో ధ్రువాయాదిశోభిజాతం చస్మాన్ భూమి మృత్తాదే పరాహంచో విదంతాం ప్రత్యయేనాం పరిసరేణ హన్మే ఏంతరిక్షాజవ్వరిజాతవేదో జ్వాయాదిశోభిజాతం చస్మాన్ వాయుమృత్తాదే పరాహంచో విదంతాం ప్రత్యయేనాం పరిసరేణ హన్మే ఉపరిష్టాజువ్వరిజాతవేద ఊర్ధ్వాయాదిశోభిజాతం చస్మాన్ సూర్యమృత్వాదే పరాహంచోమిదంతాం ప్రత్యయేనాం పరిసరేణ హన్మే ఏ నిషామం తద్దేవేభ్యో జువ్వరిజాతవేద సర్వాభ్యోభిజాతం చస్మాన్ బ్రహ్మత్వాదే పరాహంచోమిదంతాం ప్రత్యయేనాం పరిసరేణ హన్మే ఇతి చతుర్థం కాండం సమాప్తం అథ పంచమం కాండం ఓం రథం మంత్రోయోరియా భూవృతర్వద్భయమానస్సు జన్మా అలబ్ధా దుర్రాజమానోరేవృతారీ ఆయో ధర్మాణి ప్రథమ ప్రసాదోం జయనులే పురోణి అత్రే అమృతామాస్మే వస్త్రయతే ప్రతరం గోర్జంగోస్పరస్పర ఆతిష్టం దోమదుర్జం కవిసుధస్య మాతరాజం పదిమేణే మహత్వన్నమ కవి కావ్యేణోమి యత్సంయంచాభియంతామిక్షామత్రహేరోధచక్రేవాధేతేమభ్యం హురోగా ఆయోగస్తంభ ఉపమత్యీరే పదాంబీ సర్గే ధరుణే ఉదామృదాన్నదూరాత్మాస్తత్సమర్గో ఉదాచక్రోరచంద్రాజ్యోగ్యరాజేహర్దాతరం క్షత్రీరే జయత్రం మర్యాద్వయం వస్త్రయ పుంసి అర్ధమర్ధేన పయతామర్ధర్ధేన సుష్మవర్ధలేన కవిం మృగామగ్నిజం సకారం వరుణం ముత్రమజిత్యాయిషిణం కవిరస్వామ్యోహం వ్యవోదీరవాచారేష్టం మమతో మహే యోగో నిద్ర నిదర్శ విద్య ఇమన్నాయజ్ఞం వేహవేణోస్మాగోర్హరియశ్వమేది యోగేష్మీరుమ కుష్టే రక్మనాదనక్మానాదన్నివర్ణపువర్ణే గిరో జాతం హిమవతస్పరే ధనే శ్రుత్వాయం అశ్వత్వేదేవాష్టమన్వత్యరణ్యేణ్యబంధనాది తస్రామృతేవాష్టమన్వత్యరణ్యాంతారాజన్మేత్రిణ్యాణ్యేరాధన్యాష్టం నిరావహన్ ఇమే కొష్టపోరోషం తమావహతం విష్ణోరో తమో మే అగ్రహం గ్రహే దేవేభ్యోపది జాతో దిగో పశ్చాదిలహిత స ప్రాణాయోగ్యానాయ రక్షోదే మే అస్మై వేణ ఉదం జాతో హిమవత్రాచ్యాన్నీయేదనం తత్ర కుష్టస్య మామాన్యుత్తమానియే ఉత్తమో నామ కుష్టాస్యుత్తమో నామ దేవిత యక్ష్మం గర్వం నారయ రక్మానం జాతం గ్రహి శీర్షమయో మహత్యా వక్షోస్తంగో కుష్టస్తత్సర్వం నిష్కర దైవం సమహరికృష్ణ్యం రాత్రి మాతానవశ్లిమాదేవిదామ శిలాజీనామవాదిలాదేవామధిస్వదీవీవ్రాయ దేవోహన్ భర్తీయస్వతామధిగణాంజలి వృక్షం రక్షమాయోహ్యం దేవ కన్యలా జయంతే ప్రత్యాగం దేవీనామవాది యద్ధన్యేష్ాయ తస్మేష్ేమన్నిష్ఠోషం భద్రాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్ష

ఉపయంతి యోస్మాం చక్షుషా మనసాదిత్యాగోజల వినాశాత్ తంత్రాణేంద్రేణుస్వాహ ఇంద్రశ్చే తన్వా ప్రపద్యే తన్వా ప్రవేశామిర్వర్వూర్ణసర్వాత్మా సర్వతను సహయన్ స్థితేన ఇంద్రశ్చే తన్వా ప్రపద్యే తన్వా ప్రవీరామిర్వర్వూర్ణసర్వాత్మా సర్వతను సహయన్ స్థితేన ఇంద్రశ్చే తన్వా ప్రపద్యే తన్వా ప్రవేశామి సర్వగుస్తర్వపూర్ణసర్వాత్మా సర్వతనోత్సాయం మే స్థితేన ఇంద్రశ్చోధమధి తన్వా ప్రపద్యే తన్వా ప్రవేశామి సర్వగుస్తర్వపూర్ణసర్వాత్మా సర్వతనోత్సాయం మే స్థితేన ఆనోవరమా పరిష్టారా దేవానో రక్షే దక్షిణా నమో వేద్వృద్రే నమో అస్మరాదే యమరాజే పురోధత్సే పురోషం పరిరాపిణం నమస్తే తస్మై గృణ్వామాలియ మమ ప్రణోమరిదేవృతాదివానకల్పనామను ప్రేమో వయమ్ నమో అస్మరాదే సరస్వతి మనోమయం భగయ్యంతో హవామహే వాయం యస్తామోదేవారిణం దేవానాం దేవమోదిషు యయ్యాజాన్యహం వాజారస్వత్యామనోజా శ్రద్ధాగమంద్యవిందర్తారోణేణా మా వయం మా వాజం నోమీర్వాగోహోరి సర్వేణోరాతిమృతి హరియణ పరోగేమృద్ధేమే పేరత్వాహం నిమీవందే ఉదనగ్నాభూవేషం పరాజే చిత్రం మే సంగోజిం పురుషస్వాహ్యానశే తస్యై హిరణ్యకేష్ైరణ్యగేష్ైరణ్యవర్ణాసుభగాహిరణ్యశివర్మహిరణ్యత్రయరాజ్యాగరన్నమ వైకంకతేనేత్రేణేవ్యాజ్యమేతమాయరవాయంతమేహవం ఇంద్రాయాంగరిష్యామి దక్షేణ ఇమైంద్రాయ సరాగోజం సన్నమందు మాదస్యాగ్రవ్యం నా క్షేత్రం దేవాస్తమోపకర్మమైవేదావతాచిరా అవిమృగాయాన్ని ప్రాణమశ్చాపీరంగే బ్రహ్మాణోదే ఇంద్రదేహరంతం వ్రత్యజ్ఞాని వృత్యేర్దేవ్రహ్మణమాణిచక్రేపాణం పరిపాణం కృణ్వాణోజే చకారగణవచ్చంద్రవృత్తహం ప్రతీజ పునరాగ్రామంత్రణాంజనం యథేంద్ర ఉద్వాజనం లబ్ధ్వా చక్రేస్మరం కణ్వేరాం సదాంచస్మదేభ్యత్రైరాంద్రవృత్రహన్నగ్రోమర్మాణి విద్య అత్రైరేణేంద్రమేహంతవ అనుక్షేంద్రామహే శ్యామతమతో తమ దివే స్వాహ పృథివ్యై స్వాహ అంతరిక్షాయ స్వాహ అంతరిక్షాయ స్వాహ దివే స్వాహ పృథివ్యై స్వాహ సూర్యో మే చక్షుర్వాత ప్రా అస్తుతో నామాత్మానేభ్యాంగోపీఠాయ ఉదాయుర్బలవృతమృత్యాంగేలాంద్రియ ఆయుష్ాయుష్ేష్ంగోపాలయత్రంగోపాలయత్రం మామాష్టం అశ్వర్మేజోమాచ్యాజురాజురాభిలాసాచ్చా అశ్వర్మ మే నిజోమాదక్షిణాయోగాజురాభిలాసాచ్చా అశ్వవర్మ మే నిజోమోగాయురాభిలాసాచ్చా అశ్వవర్మ మే నిజోమాధ్రువాయోగాజురాభిలాసాచ్చా నిజోమోర్ధ్వాయోగాజురాభిలాసాచ్చా అశ్వవర్మ మే నిజోమాజురాభిలాసాచ్చా బృహతామనముపర్వేమాణాక్షోరంతరిక్షాక్షోత్రం పృథివ్యా శరీరం సరస్వత్యావాజముపర్వయామహే మనోనిజా కథం మహే అసురాయాబ్రవీర్యకథం మిత్రేషం పృష్ణిం వరుణదక్షిణాం దావాన్ పునర్నదత్తం మనసాజిగిత్రి నకామే నపురంగోభవాదంతక్షేకం వృష్టిమేతాజే కమర్వ్యేన జాతేనాతే సత్యమాంగీరకామ్యే సత్యం జాతేనాస్మి జాతవేరా నే దాసోనాయిత్వా వ్రతం మీమాయ్యే నన్య కవితరోణమేధాధీరస్వభావన్ తే విద్వాన్వరుణప్రంగ్రవీణోపాదర్పణోవంతుపంతుభూమిరుణప్రవీణమే భూరి స్తోత్రం మే విశ్వమాయాంతర్విశ్వాహానోషేషు దిక్షోత్రాన్యుద్యతాయంతర్విశ్వాహానోషేషు సమానో బంధుర్వరుణ సమాజా వేదాహం ప్రత్యన్నాదేశా సమాజా దాజ్యే నత్తో అస్మిజస్తే సప్తమస్మి దేవో దేవాయ గణదేవోధా విప్రో విప్రాయస్వతేమేణ సర్వాణం విదం దేవంధం తస్మాగస్తృణుప్రదస్తం దానోదివరో సమిద్రో అద్యమనోషో ద్రోణే దేవో దేవాంగేజాతవేద ఆశవ మిత్రమహిగిత్తం దోద కవిరేత తనోనవాత్పదరితానాన్మద్వారమంజన్ మన్మాని దేవిహృదయజ్ఞబృందం దేవత్రాగణ ఆయుక్వాయోంజ్ఞేవతోభిస్తోషా దేవాణామోతాసరేణ్యక్షీరితో ప్రాదీనం ప్రతిజాతి అగ్రేణం య ప్రసరేది కరంభ్యోదీతేనం యజస్మదేర్విజా విశ్వజంతాం పతిభ్యోజశుంభమానా దేవేద్వారో విహజే విశ్వమింబా దేవేభ్యోవద ప్రాయణ ఆలుష్మయం తీరే ఉపాగే ఉషాదానక్తాదరో దివ్యే యోజనే విహతేతో రుక్మేణిశిరం సుఖమిషమిదానే దైవ్యావతార ప్రథమాసువాచామిమానాయజ్ఞం మనోషోజ్ఞై ప్రచోరయం తా విదధేను తారో ప్రాజీనం జ్యోతి ప్రతిశాజంతా ఆనో యజ్ఞం భారతీతోయేత్యదా మనుష్యదిహతేతరంతి ఇస్రో దేవే హరిహేణం శ్యోనం సరస్వతే స్వపదస్వదన్నా పృథివీజలిత్రీరూపేరవన్షద్భవనాశ్వాజోదేవందష్టారమిషయక్ష విద్వాన్ ఉపావ్యాంజం దేవానాం పాచేంద్రేస్తాదేవోగ్నిస్వరంజం మధునాశన సద్యోజాతోమేణయజ్ఞమగ్నిర్దేవానామత్మోగా ప్రతిశ్రుతస్యందు దేవాహ్యం వరుణో దివ కవిర్వచోగ్రేణామిషం ఆసమరాతముదసగ్రవగ్రభవిషం యత్తే అపోరం విషం దక్తేతాస్వగ్రవం గృహ్ణామీతే మధ్యమముత్తమం వృదాపంతే విషామేణ పౌరవధానమన్యతుగ్రేణ దేవచాధాదూతే అహంతమస్తీరంగ్రమంతమాదరిమచ్చోర్య చక్షుషాదే చక్షుర్హన్విషేణ హన్విదే విషం అహే మృయ సమాయే ప్రత్యగమ్యే విషం కైరాతవృష్ణముపతన్యమ్రావేషాదీవాణమశ్రావయంతోషేణబద్ధం అమితస్భ్రోరపోరగస్హస్హం మన్యోరవ్యామి వదన్మోమివ ఆలీగే మాత విద్మవస్తర్వతోంబరసాక్షిష్యతూరాయాజాశ్చిజ్ఞా ప్రతంగం దృష్ణీణ సర్వామరణం కర్ణాస్వామిత్రిరేవంతి యాక్రాశ్చేమాక్రైత్రిమాస్తాసామరణం తాబువన్న తాబువన్న ఘేత్వమసి తాబువన్ తాబులేనారసం విషం తస్తువన్న తస్తువన్న ఘేత్వమసి తస్తువం తస్తులేనారసం విషం సువర్ణస్వాంబిందోగరస్వాఘన్నోేత్తం నిత్రం తమవ్యాగతం జహి అవజహిరాతుదానవగంజాగతం జహి అహోయో అస్మాత్తమత్తంజయ్యోషే విశ్వస్యేవరీజాతం వరిగత్యేవైత్యాగతే దేవాదిష్టమేవ ప్రతిముంచత పునఃకృత్యాంగత్యాగతే హస్తవీర్యమారయ సమక్షమస్మాదేగతాగత్యాగతం మనరే ప్రత్యాసంతగత్యాగతే శపదశపదీయతే ృత్యాగృత్యాగృతం వాది స్త్రీయతే పాపమానం గత్యాంచకార ఆత్మనే రామతస్మైరాష్టాధాన్యాధీదేవృతాయే పాపరోషే కృతాపునర్నయామీంద్రేణ అగ్నే పృతనాశాకృతనాస్త పునర్గత్యాంగత్యాగతే ప్రతిహరణే నామే కృతీ విద్యమే వయమ్మే పుత్రీవ విదరం గచ్చస్వదీమాక్రామీ గచ్చే గ్యాగతం పునః ములేణీవ వారణ్య విష్కందం నృగీవ ప్రత్యాగతారమచ్చన విశ్వాదీయపరదుద్యావాలి స్వాగం మృగమీవ గృహ్ణాను ప్రత్యాగత్యాగతం పునః అగ్నిరేణోరమనుకోరవిభోజనం సుకోరవర్తనాం గత్యాగత్యాగతం పునః ఏకాచమే దశమే వక్తారోషే విదజాతరతాబలిమే మధులాకార ద్వేజమేనం జమిష్టమే వక్తారోషే విదజాతరతాబలిమే మధులాకార నిశ్చమే మధులాకారతరతాబలిమధులాకారతరతాబలిమధులాకారతరతాబలిమధులే మధులాకార పంచమే పంచాశ్చమే వక్తారోషే ఋతజాతరతాబలిమధులే మధులాకార షట్మే షష్టిష్టమే వక్తారోషే ఋతజాతరతాబలిమధులే మధులాకార సప్తజమే సప్తమిష్టమే వక్తారోషే ఋతజాతరతాబలిమధులే మధులాకార అక్షతమేష్టమే వక్తారోషే ఋతజాతరతాబలిమధులే మధులాకార నవజమే నవనిష్టమే వక్తారోషే ఋతజాతరతాబలిమధులే మధులాకార శతంజమే సహస్రంజామవక్తారోషే ఋతజాతరతాబలిమధులే ఋషోది ధృజానసోది ేవ్రహ్మయస్తవ ఉగ్రహ్మోరాజాన సోమో రాజా ప్రథమా బ్రహ్మజాం పునః ప్రాయత్రీయమాన్వర్తిరో మిత్రీరోదాయ హస్తేనైవ్రాహ్మజాయోదాయత్రేయాతస్తాష్టం గోపితం క్షత్రియస్యమాహుస్తాకేషాలిక్రామపత్యమానా బ్రహ్మజాయ విదూరాజిరాష్టం ప్రాపాలిశవం బ్రహ్మచారీగర్భిహస్పతిస్వామేన ఏ గర్భాపద్యం దేశగత్యీరాయ్యం దేవిధో బ్రహ్మజాయాహీనస్థితాన్ ఉదయత్పదోదశిలాపూర్వేణ బ్రాహ్మణా బ్రహ్మాదేగ్రస్తమగ్రహేక్షరేమపదీరేత బ్రాహ్మణేమ పదన్నరాజన్మాష్యా తత్సూర్య ప్రబృవన్నేతి పంచభ్యో మానవేభ్య పునర్వే దేవా పునర్మనుష్యాదు రాజాస్త్యం గృహ్ణానా బ్రహ్మజాయాం పునర్ ప్రాయ బ్రహ్మచారేంద్రియం ఊర్జం ప్రతిజా భక్తారోగాయోహారే నాశ్చాయాణీ కళ్యాణీ సమాధారే యస్మిన్ రాష్ట్రే బ్రహ్మచారాదిత్యా నరే కర్ణ పృథివే రాష్ట్రస్మిన్నేశ్వరిజాయతే యస్మిన్ రాష్ట్రే ఋద్ధరే బ్రహ్మజాజాదిత్యా నాస్య క్షత్రానిష్టగ్రీవర్సోనామేత్యగ్రత యస్మిన్ రాష్ట్రే ఋద్ధరే బ్రహ్మజాజాదిత్యా నాస్య శ్వేతకృష్ణకర్ణాధుయుక్తమహీయడే యస్మిన్ రాష్ట్రే ఋద్ధరే బ్రహ్మజాజాదిత్యా క్షేత్రే పుష్కరిణీకం జాయతే విధం యస్మిన్ రాష్ట్రే నిరుద్యతే బ్రహ్మరాజాదిత్యా నాస్మే పృష్ణ్యం విదోహంతిపాదతే యస్మిన్ రాష్ట్రే నిరుద్యతే బ్రహ్మరాజాదిత్యా నాస్యేదు కళ్యాణీనాక్షణాన్ సహేధురం విరాజయత్ర బ్రాహ్మణో రాత్రిం వదతి పాపయా నైతాందే దేవాదుస్తుభ్యం రవదే అత్రే మా బ్రాహ్మణస్య రాజన్యాన్యే గత్వానాద్యా అక్షతగ్రథోరాజన్య పాపాత్మరాజిత సబ్రాహ్మణస్య రామద్యారత్యేనానివాస ఆదిష్టిదాగలేహావదాగోరేధర్మరణ సా బ్రాహ్మణస్య రాజన్యదృష్టైషా గౌరణాద్యా నిర్వేదన్వయ దిహం దివర్చోగ్నివారద్వో నోక్షం యో బ్రాహ్మణం మన్యతే అన్నమేవే మృతం మన్యే మానోయేషామోనచిత ఛందస్ేంద్రహృదయేందేందో నందం న బ్రాహ్మణోహింద్రి ప్రియతనోరివ సోమాయ్యదాజాయింద్రోర్చాభిర్తి క్షదాష్టాన్నిశక్నోతి విక్షిద అన్నయ్యో బ్రహ్మణా మల్వస్వాద్వాన్యే జిర్వాజ్యాగుల్వాదంతాస్తాభిగ్ధా బ్రహ్మా విద్యేవేదేవోక్ష్ణేదో బ్రాహ్మణే జివంతో యావ్యాన్నదాయమన్యోదవృందేద ే బ్రాహ్మణ్యగ్గావైరవ్యా పరాభవన్ గౌరేవతాన్యమానాపేతవ్యాగేహప్రాబందాయాశ్చరమాజామేయన్ దేవేయుశ్చరేర్ణాక్షి భూయా బ్రాహ్మణం దేవంధుం హిరస్థిరేకాన్ అగ్నిరమేణ పదమాయ సోమోదాయాదముచ్యే హంతాభిషత్తేంద్రస్తాదేహోదే పదాగోరేణ గోపలే బ్రాహ్మణస్య గోరాగరా